33 విధి ఆకాశం వంటిది. వెంటనే రాముడు గడ్డురాయి వంటి ప్రశ్న వేశాడు. గురుదేవా, ఒకసారేమో మీరు దైవమనేది అసలు లేనే లేదంటున్నారు, మరోసారి మనిషి పాత జన్మల్లో చేసుకున్న కర్మ పేరే దైవం అంటున్నారు. ఇప్పుడు మీరు దైవం ఉందని ఒప్పుకున్నట్లా, లేదని చెప్పినట్లా. అదీగాక గురుదేవా, మీరిందాక చెబుతూ పూర్వజన్మ కర్మ, ఇప్పటి కర్మ ఒక్కోసారి పరస్పర విరోధులుగా ఉంటాయని చెప్పారు, పొట్టేళ్లలాగా కొట్టుకుంటాయని చెప్పారు. కాని ఈ జన్మలో ఈ మనిషికి కలిగే అభిరుచులు, ఆకాంక్షలు మొదలైనవన్నీ వాడి పూర్వజన్మ బట్టే వస్తాయి. అలాంటప్పుడు పూర్వకర్మ, ప్రస్తుత కర్మ విరోధులుగా ఉండటం ఎలా సంభవిస్తుంది? కొన్ని సందర్భాలలో మానవుడి పూర్వకర్మ, ప్రస్తుత కర్మ రెండూ ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయని మీరు చెప్పారు. పూర్వకర్మను బట్టి వాడి స్వభావాలు, అభిరుచులు ఏర్పడతాయనే మాట మీరు ఒప్పుకుంటున్నారు? ఆ స్వభావాలను బట్టి వాడి జన్మలో నడుస్తున్నాడన్నమాట. ఇలా ఒప్పుకుంటే వాడివాడ ఈ జన్మలో చేసే కర్మలన్నీ కూడా పూర్వజన్మ కర్మలకు ఫలితంగా చేస్తున్నాడని ఒప్పుకున్నట్లయింది. అలా అయితే మానవుడికి స్వతంత్రమనేది ఏమున్నట్లు? స్వాతంత్రర్యమే లేనివాడికి నువ్వు పురుష ప్రయత్నం చెయ్యి అని చెప్పి ప్రయోజనం ఏమిటి? ఆయసర్ 43. అదీగాక గురుదేవా, లోకంలో పెద్దల వ్యవహారంలో దైవమనేది ఉందని ఒక ప్రసిద్ధి ఉంది, మీరు దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించారా? తేల్చి నిష్కర్షగా ఒక మాట చెప్పండి అని ఈ విధంగా రాముడు నిగ్గదీసి అడిగేటప్పటికీ వశిష్ఠమహర్షి కూడా అంత నిష్కర్షగానే సమాధానం చెప్పాడు. వశిష్ఠుడు, రామ, ఆకాశం ఎలా ఉందంటే నువ్వేం చెబుతావు? నీలంగా ఉంది అంటావు. ఆకాశం నీలంగా ఉందంటే ఆకాశం ఏదన్నా ఒక వస్తువా? కాదే, కాకపోతే నీలంగా ఉందని ఎలా అన్నావు? ఎలా అన్నావంటే లోకల్లో అందరూ సామాన్య దృష్టితో చూస్తారు, అంత లోతుగా పరిశీలించరు. ఆ సామాన్య దృష్టితో ఆకాశం నీలంగా ఉంది అంటారు. నువ్వు కూడా అలాంటి సామాన్య దృష్టినే పట్టుకొని ఆకాశం నీలంగా ఉంది అనేస్తావు. గట్టిగా నిగ్గదీస్తే ఆకాశం అనేది అసలు లేనే లేదండి, అది శూన్య వస్తువు. మేఘాలు మొదలైన వాటి యొక్క కాంతి సంక్రమించడం వల్ల దూరంగా ఏదో నీలకాంతి మనకు కనిపిస్తుంది. అది దూరంగా కనిపిస్తోంది కనుక ఆ రంగు ఆకాశానిదే అని భావిస్తూ ఉంటాం. పరమార్థంలో మాత్రం ఆకాశానికి రూపం లేదు, రంగు లేదు అంటావు. ఇప్పుడు ఆకాశం నీలంగా ఉందని అన్నది నువ్వే, ఆకాశానికి ఏ రూపమూ లేదన్నది నువ్వే. రామ, అలాగే నేను దైవం గురించి మాట్లాడాను. నా దైవమాకాశరూపం హీ సిద్ధాంతంలో దైవమనేది ఆకాశం వంటిది. కరోతి న కరోతి 3.v.pr.s.9/7 దైవమనేది లోకల్లో ఎవరికీ ఏమి చెయ్యదు, చెయ్యకుండానూ ఉండదు. ఇదేమిటంటావా? వివేకదృష్టితో చూసినప్పుడు ఏమీ చెయ్యదు, వివేకరహితమైన దృష్టితో చూసినప్పుడు చేస్తుంది. లోకంలో దైవం ఉందనే పెద్దలు ఏమని చెబుతున్నారు? ఎవడికైనా ఒకడికి అనుకోని లాభమో అనుకోని నష్టమో జరిగితే దానికి ఈ లోకంలో ఏ కారణాన్ని కనిపెట్టలేక ఇంకా లోపలికి పోయి వెతుకుతున్నారు. అలా వెతకగా వాళ్లకి వీడి పూర్వజన్మలో జరిగిన కర్మల మీద గమనింపు వచ్చింది. అప్పుడు ఓహో, వీడు ఫలానా పూర్వకర్మ వల్ల ఇవాళ ఇలాంటి ఫలితాన్ని పొందాడురా అని గ్రహిస్తున్నారు. గ్రహించి ఆ పూర్వకర్మకి దైవం అని పేరు పెడుతున్నారు. కనుక పురాకృత కర్మ, దైవం అనేవి పర్యాయపదాలే తప్పితే వేరే వేరే కాదు. ఇకపోతే దైవాన్ని ప్రశంసిస్తూ అక్కడక్కడ కొందరు పెద్దలు చెప్పిన వాక్యాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా దైవవాదులను ఓదార్చేందుకు చెప్పిన మాటలు తప్పితే నిజంగా నిష్కరైన మాటలు కావు. రామ, ఇదే నా నిశ్చయం,